Book 2 ثمانية عشر పద్దెనిమిది تنظيف المنزل ఇంటి పరిశుభ్రత اليوم هو السبت ఈ రోజు శనివారము اليوم عندنا وقت كافي ఈ రోజు మా వద్ద సమయం ఉంది. اليوم ننظف المنزل. ఈ రోజు మేము అపార్ట్మెంట్ ని శుభ్రం చేస్తున్నాము. انا انظف الحمام. నేను స్నానాల గదిని శుభ్రం చేస్తున్నాను. زوجي يغسل السيارة. మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు. الاطفال ينظفون الدراجات. పిల్లలు సైకిళ్లను శుభ్రం చేస్తున్నారు. الجدة تسقي الزهور. బామ్మ నాయనమ్మ అమ్మమ్మ పూల మొక్కలకి నీళ్లు పెడుతోంది. الأطفال يرتبون غرفة الأطفال. పిల్లలు పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు. زوجي يرتب مكتبه. నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రం చేసుకుంటున్నారు. انا اضع الغسيل في الغساله. నేను వాషింగ్ మెషిన్ లో ఉతికే బట్టల్ని వేస్తున్నాను. انا انشر الغسيل. నేను ఉతికిన బట్టల్ని ఆరవేస్తున్నాను. انا اكوي الملابس. నేను బట్టల్ని ఇస్త్రీ చేస్తున్నాను. النوافذ وسخة. కిటికీలు మురికిగా ఉన్నాయి. الأرضية وسخة. నేల మురికిగా ఉంది. الصحون وسخة. గిన్నెలు మురికిగా ఉన్నాయి. من ينظف النوافذ؟ కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? من ينظف بالمكنسة الكهربائية؟ వాక్యూమ్ ఎవరు చేస్తారు? من يغسل الصحون؟ గిన్నెలు ఎవరు కడుగుతారు?